ఎవరో నాన్న పుట్టిన చెప్పు. ఎవరో నాన్న అంటే ఓహో మేఘమాల నీలాల మేఘమాల, ఓహో మేఘమాల నీలాల మేఘమాల, తల్లగరావేల మెల్లగరావేల, తల్లగరావేల మెల్లగరావేల, వినీల మేఘమాల వినీల మేఘమాల, నిదురపోయే రామచిలుక నిదురపోయే రామచిలుక, వెదిరిపోతుంది కళ తెదిరిపోతుంది, చల్లగరావేల మెల్లగరావేల. ప్రేమ సీమలలో చెరించే బాటసారి ఆగవోయి, ప్రేమ సీమలలో చెరించే బాటసారి ఆగవోయి, పరవశంతో ప్రేమ గీతం పాడబోపోయి, పరవశంతో ప్రేమ గీతం పాడబోపోయి. నిదురపోయే రామచిలుక నిదురపోయే రామచిలుక, వెదిరిపోతుంది కళ తెదిరిపోతుంది, చల్లగరావేల మెల్లగరావేల.